మచిలక పెళ్లి కొడుకవరే మాఘమాసం మళ్ళి రాదు మనువాడే పెళ్లి కొడుకవరే రామచిలక పెళ్లి కొడుకవరే మాఘమాసం మళ్ళి రాదు మనువాడే పెళ్లి కొడుకవరే రామచిలక పెళ్లి కొడుకెవరే.